అరేష్టాస్తస్మాదవేష్టాస్తస్మాదగ్నిజుదగ్నిజుత్వస్మాదవేష్టావేష్టాస్తస్మాదగ్నిజుద అవేష్టా ఇత్యవా ఇష్టాః

సాత్మానం చిరోతి చిరోతి సాత్మానమేవ సాత్మానమేవ సాత్మానగో సాత్మానమేవాగ్నిమేవ సాత్మానగో సాత్మానమేవాగ్ని సాత్మానమి సా ఆత్మానం ఏవాగ్నిమగ్నిమేవైవాగ్నిచినుదేచునదేగ్నిమేవైవాగ్నిచినుదే అగ్నిచినదేచునదేగ్నిమగ్నిచినదే సాత్మా సాత్మాచినదేగ్నిమగ్నిచినదే సాత్మా చిరదేశాత్మా సాత్మాచినదే చినదేశాత్మాష్మిన్ నముష్మిన్ సాత్మాచినదేచినదేశాత్మాష్మిన్ సాత్మాష్మిన్ నముష్మిన్ స్వాత్మా సాత్మాష్మిన్ లోకే లోకే ముష్మిన్ స్వాత్మా సాత్మాష్మిన్ లోకే సాత్మే దశ ఆత్మా అముష్మిన్ లోకే లోకే అముష్మిన్ నముష్మిన్ లోకే భవతి భవతి లోకే అముష్మిన్ నముష్మిన్ లోకే భవతి లోకే భవతి భవతి లోకే లోకే భవతి యో యో భవతి లోకే లోకే భవతి భవతి యో యో భవతి భవతి ఏమేమయ్యో భవతి భవతి ఏమేమయ్యోయ ఏం వేద వేదైవయోయ ఏం వేద ఏం వేద వేదైవేం వేద శరీరగో శరీరం వేదైవేం వేద శరీరం వేద శరీరగో శరీరం వేద వేద శరీరం వై వై శరీరం వేద వేద శరీరం వై శరీరం వై వై శరీరగో శరీరం వా ఏతదేతద్వై శరీరగో శరీరం వా ఏతద వా ఏకదేతద్వై వా ఏతదగ్నే రక్నేరేతద్వై వా ఏతదగ్నే ఏతదగ్నేరక్నేరేతదేతదగ్నేర్యజ్జరక్నేరేతదేతదగ్నేర్యుదగ్నేర్యజ్జరక్నేరక్నేర్యచిత్యశ్చిత్యోయదగ్నేరక్నేర్యచిత్యశ్చిత్యోయజ్జచిత్య ఆత్మాత్మాదిత్యోయజ్జచిత్య ఆత్మా చిత్య ఆత్మాత్మాదిత్యశ్చిత్య ఆత్మా వై శ్వాతరో వై శ్వాతర ఆత్మాదిత్యశ్చిత్య ఆత్మా వై శ్వాతర

ప్రత్యక్షితే వై ఈశ్వరం చితే వై ఈశ్వరం వై ఈశ్వరం చితే చితే వై ఈశ్వరం జ్యోతి జ్యోతి ఈశ్వరం చితే చితే వై ఈశ్వరం జ్యోతి వైశ్వరం జ్యోతి జ్యోతి వైశ్వరం వై ఈశ్వరం జ్యోతి శరీరం శరీరం జ్యోతి వైశ్వరం వై ఈశ్వరం జ్యోతి శరీరం జ్యోతి శరీరం శరీరం జ్యోతి జ్యోతి శరీరమే వైవ శరీరం జ్యోతి జ్యోతి శరీరమేవ శరీరమేవైవ శరీరకో శరీరమేవ సద్గస్కృత్య సద్గస్కృత్యైవ శరీరకో శరీరమేవ సద్గస్కృత్య ఏవ సద్గస్కృత్య సద్గస్కృత్యైవ సద్గస్కృత్యాత్మనాత్మనా సద్గస్కృత్యైవ సద్గస్కృత్యాత్మనా సద్గస్కృత్యాత్మనాత్మనా సద్గస్కృత్య సద్గస్కృత్యాత్మనాభ్యారోహత్యభ్యారోహత్యాత్మనా సద్గస్కృత్య సద్గస్కృత్యాత్మనాభ్యారోహతి ఆత్మనాభ్యారోహత్యభ్యారోహత్యాత్మనాత్మనాభ్యారోహత తస్మాత్ తస్మాదభ్యారోహత్యాత్మనాత్మనాభ్యారోహత తస్మాత్ అభ్యారోహతస్మాత్తస్మాద్భ్యారోహత్యభ్యారోహతస్మాత్తస్మాద్భ్యారోహత్యభ్యారోహతస్మాత్తస్య అభ్యారోహతీత్యభి ఆరోహతి తస్మాత్తస్య తస్య తస్మాత్తస్యనామరస్య తస్మాత్తస్యనామరస్య తస్య నా వా బలనస్య తస్య నా వా మా వా బలనావద్యంతి ద్యంత్య మననావద్యంతి అవద్యంతి ద్యంత్య మావద్యంతి జీవన్ జీవత్యవద్యంతి జీవన్ను జంతి జీవన్ జీవన్ జంతి జంతి జీవన్ నేవైవ జీవన్ జంతి జంతి జీవన్ నేవ జీవన్ నేవైవ జీవన్ జీవన్ నేవ దేవాన్ దేవా నేవ జీవన్ జీవన్ నేవ దేవాన్ ఏవ దేవాన్ దేవా నేవైవ దేవానప్యపి దేవా నేవైవ దేవానపి దేవానప్యపి దేవాన్ దేవానప్యేత్యేత్యపి దేవాన్ దేవానప్యేది అదేత్యప్యప్యేత వైశ్వానర్యా వైశ్వానర్యేత్యప్యప్యేత వైశ్వానర్యా ఏక వైశ్వానర్యా వైశ్వానర్యైత్యేక వైశ్వానర్యచ్చ వైశ్వానర్యైత్యేక వైశ్వానర్యచ్చ వైశ్వానర్యచ్చ వైశ్వానర్యా వైశ్వానర్యచ్చ పురీషం పురీషమచ వైశ్వానర్యా వైశ్వానర్యచ్చ పురీషం ప్రచాపురీషం పురీషమచ పురీషముపాపురీషమచ్చాపురీషముప పురీషముపాపురీషం పురీషముపదధాతి దధాత్యుపురీషం పురీషముపదధాతి ఉపదధాతిపదధాయమియందధాయమియందధాయం వైవా ఇయందధాయం వై ఇయమ్ వైవా ఇయమియం వా అగ్నిరగ్నిర్వా ఇయమియం వా అగ్ని వా అగ్నిరగ్నిర్వైవా అగ్నిర్వైశ్వానరో వైశ్వానరో అగ్నిర్వైవా అగ్నిర్వైశ్వానర అగ్నిర్వైశ్వానరో వైశ్వానరో అగ్నిరగ్నిర్వైశ్వానరస్త వైశ్వానరో అగ్నిరగ్నిర్వైశ్వానరస్త వైశ్వానరస్తశ్వానరో సంవత్సర

విరాడ్విరాజం విరాజం విరాడ్విరాడ్విరాజమాత్మాత్మాది విరాజం విరాడ్విరాడ్విరాజమాత్మాది విరాడితి వీరాడ్ విరాజమాత్మాత్మాది విరాజం విరాజమాత్మాది ద్వాదశ ద్వాదశ ఆత్మాది విరాజం విరాజమాత్మాది ద్వాదశ విరాజమితి వీరాజం ఆత్మాద్వాదశ ద్వాదశ ఆత్మాత్మాది ద్వాదశ రాత్రి రాత్రే ద్వాదశ ఆత్మాత్మాది ద్వాదశ రాత్రి ద్వాదశ సంవత్సర సంవత్సర విరాట్ విరాట్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజం విరాజం విరాట్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజం సంవత్సర ఇది సంవత్సర విరాట్ విరాజం విరాజం విరాట్ విరాట్ విరాజమాత్మోత్మోది విరాజం విరాట్ విరాట్ విరాజమాత్మోది విరాజితి వీరాడ్ విరాజమాత్మోత్మోది విరాజం విరాజమాత్మోది త్రయోదశ త్రయోదశ ఆత్మోది విరాజం విరాజమాత్మోది త్రయోదశ విరాజమిది వీరాజం ఆత్మోది త్రయోదశ త్రయోదశ ఆత్మోత్మోది త్రయోదశ రాత్రి రాత్రి త్రయోదశ ఆత్మోత్మోది త్రయోదశ రాత్రి త్రయోదశ రాత్రి రాత్రి త్రయోదశ త్రయోదశ రాత్రి దీక్షితోది రాత్రి త్రయోదశ త్రయోదశ రాత్రి దీక్షిత త్రయోదశే త్రయ దశ రాత్రిక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్షదీక్ష సంవత్సర సంవత్సర మాసత్రయోదశ త్రయోదశ మాస సంవత్సర త్రయోదశే త్రయ దశ సంవత్సర సంవత్సర మాస మాస సంవత్సర సంవత్సర సంవత్సర సంవత్సర ఇది సంవత్సర సంవత్సర విరాట్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజం విరాట్ సంవత్సర సంవత్సర విరాట్ విరాజం సంవత్సర ఇది సంవత్సర విరాట్ విరాజం విరాజం విరాట్ విరాట్ విరాజమాత్మోత్మాత్మ విరాజం విరాట్ విరాట్ విరాజమాత్మది విరాడితి వీరాడ్ విరాజమాప్నోత్తరాప్నోది విరాజం విరాజమాప్నోది పంచదశ పంచదశాప్నోది విరాజం విరాజమాప్నోది పంచదశ విరాజమితి వీరాజం ఆప్నోది పంచదశ పంచదశాప్నోత్యాప్నోది పంచదశ రాత్రి రాత్రి పంచదశాప్నోత్యాప్నోది పంచదశ రాత్రి పంచదశ రాత్రి రాత్రి పంచదశ పంచదశ రాత్రి దీక్షితో దీక్షితో రాత్రి పంచదశ పంచదశ రాత్రి దీక్షిత పంచదశ పంచాదశ రాత్రి దీక్షితో దీక్షితో రాత్రి రాత్రి దీక్షిత్యాదీక్షితో రాత్రి రాత్రి దీక్షిత్యాదీక్షిత్యాదీక్షిత్యా పంచదశ పంచదశ్యాదీక్షితో దీక్షిత్యా పంచదశ పంచదశ పంచదశ్యాపంచదశ వై వై పంచదశ్యాపంచదశ వై పంచదశ వై వై పంచదశ పంచదశ వా అర్ధమాసర్ధమాస వై పంచదశ పంచదశ వా అర్ధమాస పంచదశే పంచాదశర్ధమాస వై వా అర్ధమాస రాత్రయో రాత్రయోర్ధమాస వై వా అర్ధమాస రాత్రయ అర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమాసర్ధమ

రాత్రీర్దీక్షితో రాత్రే రాత్రీర్దీక్షిత సద్దీక్షితో రాత్రే రాత్రీర్దీక్షిత సద్ దీక్షిత్యాద్దీక్షితో మాసో మాసో వసవో విభజన విభజుర్వసవో మాసో మాసో వసవో విభజు